Book 2 77 77 ابداء الاسباب 3 కారణాలు చెప్పడం 3 لماذا انت لا تاكل التورتة మీరు కేక్ ఎందుకు తినడం లేదు يجب ان انقص وزني నేను బరువు తగ్గాలి لا اكلها لاني يجب ان انقص وزني నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడం లేదు لماذا انت لا تشرب البيره మీరు బీర్ ఎందుకు తాగడం లేదు ما زال علي ان اسافر నేను బండిని నడపాలి لا اشربها لاني لا زال علي ان اسافر నేను బండిని నడపాలి అందుకే నేను బీర్ తాగడం లేదు لماذا انت لا تشرب القهوه మీరు కాఫీ ఎందుకు తాగడం లేదు هي بارده అది చల్లగా ఉంది لا اشربها لانها بارده అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడం లేదు لماذا لا تشرب الشاي మీరు టీ ఎందుకు తాగడం లేదు ما عندي سكر నా వద్ద చక్కెర లేదు لا اشربها لاني ما عندي سكر నా వద్ద చక్కెర లేదు అందుకే నేను టీ తాగడం లేదు لماذا انت لا تشرب الشوربه మీరు సూప్ ఎందుకు తాగడం లేదు لم اطلبها నేను దాన్ని అడగలేదు لا اشربها لاني لم اطلبها నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడం లేదు لماذا انت لا تاكل اللحم మీరు మాంసం ఎందుకు తినడం లేదు انا نباتي నేను శాకాహారిని لا اكله لاني نباتي నేను శాకాహారిని కాబట్టి నేను మాంసం తినడం లేదు